school. అవి కొంచెం పెంచండి, అది పెరిగే ఉందా? ఓ శ్రీ గురుభ్యో నమః, శ్రీ గణేశాయ నమః. మనము నిటారుగా కూర్చుండి శాంతముగా ఉన్నవారమై రెండు పర్యాయములు డీప్ బ్రీత్ లోతుగా పీల్చి విడిచిపెట్టాలి. నా ఒకటి రెండు వెంటనే ఒక్కసారి దేహాన్ని మనస్సుని చూసి అశ్వాస యొక్క ప్రభావాన్ని గమనించాలి. అప్పుడు ఒక ఫ్రెష్నెస్ మనకు అనుభవానికి వస్తుంది. లేకపోతే రోజు చేసేటువంటిదిగా మెకానికల్గా తయారవుతుంది. అలా మెకానికల్ కాకుండా చూసుకోవాలి. మనస్సును చూచుట, సాక్షిగా చూచుట, ఇది ఒక ప్రక్రియ. దీని ద్వారా రెండు ప్రయోజనాలు మనకి చేకూరుతాయి. ఒకటి, మనస్సుతో మమేకమై ఉండుట అనేది మనం సంసారంలో బద్ధులు అవ్వటానికి ఒకే ఒక కారణం. ఆ తాదాత్మ్యమును బ్రేక్ చేయడం మనస్సు కంటే ఒక అడుగు వెనుకకు వేసి మనస్సును దర్శించుట. ఒక టేబుల్ని దర్శించుట కష్టమే కాదు, దేహమును దర్శించుట కొంచెం సూక్ష్మమైన విషయం. మనస్సును దర్శించుట చాలా సూక్ష్మమైన ప్రక్రియ. ఇది ఎలాగా అనే సందేహం కలగడం సహజం. సందేహాన్ని ప్రక్కన పెట్టి మనస్సును దర్శించటానికి అభ్యాసం చేయాలి, ప్రయత్నం చేయాలి. మీరు ఒక దృష్టాంతాన్ని పరిశీలించండి. ఎలుక కలుగు లోపల ఉండి బయటికి ఎప్పుడైనా రావచ్చు. ఒక పిల్లి ఆ కలుగు కేసి పరిశీలనగా చూస్తూ ఉంటుంది. ఎలుక ఎప్పుడు బయటికి వస్తే అప్పుడు పట్టేసుకోవడం కోసమా అన్నట్లు ఆ పిల్లి చాలా ఏకాగ్రతతో చూస్తూ ఉంటుంది. అది దృష్టాంతం. ప్రస్తుతంలో థాట్ ఆలోచన అది ఏ ఎలుక, నేనే ఆ పిల్లి. థాట్ ఏమొస్తుందో అలాగా రెడీగా పట్టుకోవడానిక అన్నట్లు చూస్తున్నాను. పిల్లి ఎలుక కలుగు వైపు చూసినట్టుగా మనస్సులో నుండి ఏ థాట్ వస్తుంది అని నేను చూస్తున్నాను. థాట్ ఏది రాదు, మనస్సు నిశ్చలమైపోతుంది. ఇది మనస్సు, నేను నా చే చూడబడే ఇది మనస్సు. రెండు ఒకటే కాదు, రెండు కలిసిపోవడమే సంసారం. ఈ విధంగా మనస్సును దర్శించుట ధ్యానము, అదే ధ్యానము. మనస్సును దర్శించుట ఇట్స్ ఏ ఫన్ గేమ్, చక్కటి ఉల్లాసకరమైన ఒక ఆట అలా అనుకోవాలి. ఇదేదో గంభీరమైన కఠినమైన ధ్యానం చేసేస్తున్నాము అనుకోరాదు. సరదాగా ఉంటుంది, మనస్సును దర్శించడం సరదాగా ఉంటుంది. పెదవులపై చిరునవ్వుతో సరదాగా ఆ మనస్సుని చూద్దాము అని ప్రయత్నిస్తే అది అసలు కనపడనే కనపడదు. థాట్ అనేది రానే రాదు. అది ఒకటి. రెండవది, మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడు, అంటే మీరు థాట్లెస్ స్టేట్, సంకల్పరహితమైన స్థితిలో ఉన్నప్పుడు, ఆ సాక్షి ఒక వ్యక్తి కాదు, ఒక పర్సన్ కాదు, అది కేవలం ఎరుక. శుద్ధమైన ఎరుక లేక తెలివి. దానినే ప్రజ్ఞ అని అంటారు. అది ఏ నేను ఆత్మ. ఈ నేను ఒక పెర్సన్ కాదు. ఇంపెర్సనల్ అవేర్నెస్ అంటే వ్యక్తిత్వము లేని ఎరుక. అట్టి ఎరుక రూపంగా నేను నిలిచి ఉన్నాను. ఈ లోపల మళ్ళీ ఏదైనా సంకల్పము పుట్టినట్లయితే చిరునవ్వుతో ఆ సంకల్పమును చూసి అలా చూస్తుండగానే అది పోతుంది. మళ్ళీ సంకల్పరహిత స్థితిలో నేను నిలిచి ఉంటాను. దీనినే భగవద్గీతలో ఆత్మసంస్థం మనకృత్వా నకించిదపి చింతయేత్ అని చెప్పినారు. ఈ విధంగా మనస్సును దర్శించుటతో ఆరంభించి నేను నా స్వరూపమునందు నిలిచి ఉన్నాను. ఆత్మనిష్ట అహమస్మి. మనస్సు చాలా కలుషంగా ఉన్నప్పుడు ఈ పనిని మీరు చేయలేరు. ఇది సంభవం అవ్వదు. మీరిప్పుడు ఈ ధ్యానం చేయగలుగుతున్నారు అంటే మీ మనస్సులో కొంత శుద్ధి ఆల్రెడీ ఇప్పటికే ఏర్పడి ఉన్నది అని అర్థం. అహమస్మి నేను ఉన్నాను. కన్నులను పరిశీలించాలి. కనురెప్పలు నొక్కి పెట్టరాదు, లైట్గా మూసి ఉంచాలి. కన్నులను అలా పరిశీలిస్తూ ఉన్నంతసేపు ఏ ప్రయత్నము లేకుండానే మనస్సు నిశ్చలంగా ఉంటుంది. మీరు ఆ సంకల్పరహిత స్థితిలో ఉండగలుగుతారు. అది ఏ ధ్యానము. ఈ ధ్యానం నేత్ర ధ్యానంలోనే తరువాతి స్టెప్ ఆ కనుగ్రుడ్లను సెంటర్లో కళ్ళకి మధ్యలో కదలకుండా ఉంచాలి. జస్ట్ డూ ఇట్. ఎలాగా అని అడగద్దు. కనుగ్రుడ్లను కళ్ళకు మధ్యలో కదలకుండా ఉంచాలి. కనురెప్పలను నొక్కి పెట్టరాదు. కొద్దిగా కనురెప్పలు కదిలినా పర్వాలేదు, కదులుతాయి. కానీ కనుగ్రుడ్లను కళ్ళకు మధ్యలో కదలకుండా ఉంచాలి. ఆ విధంగా కూడా మనం సంకల్పరహిత స్థితిలో ఉండగలుగుతాము. ఈ విధంగా సంకల్పములేమీ లేకుండా ఎరుక రూపంగా నిలిచి ఉండుటయే ధ్యానము. అది ఏ ఆత్మనిష్ట. ఇప్పుడు పెదవులపై చిరునవ్వును పరిశీలించాలి. ఆ చిరునవ్వు యొక్క ప్రాముఖ్యం ఏమంటే ఏ కారణము లేకుండా నా యందు నేను సంతోషముగా ఉన్నాను. అది ఏ చిరునవ్వు? బాహ్య కారణమేమీ లేకుండానే నాయందు నేను ఆనందముగా ఉన్నాను. సత్ ఉన్నాను, చిత్ ఎరుక, చిరునవ్వు ఆనందము. నేను సచ్చిదానందుడను. సచ్చిదానందోహం విశ్రాంతిగా కూర్చుండి కొద్దిసేపు కళ్ళను మూసి ఉంచి రిలాక్స్. మెల్లగా కన్నులను తెరవాలి.